8.10 ప్రయాణకాలే మనసా రెండు చలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరంపురుషముపైతి దివ్యం. అనగా ఏ యోగేనవాడు తన స్థూల దేహ వియోగ సమయమున భక్తి మరియు యోగము వలన లభించిన బలముతో కూడిన మనస్సు గలవాడే, అనగా భక్తి ఎనగా భజనతో కూడిన మనస్సు గలవాడే మరియు సమాధి ద్వారా సంపాదించబడిన సంస్కారముల సంగ్రహము వలన కలిగియున్నట్టి చిత్తస్థిరత్వమును యోగబలమందురు. అటువంటి బలముతో కూడియున్నవాడై చాంచల్యము లేనట్టి అచలమైన మనస్సుతో ముందుగా హృదయ కమలమునందు చిత్తమును స్థిరపరచి అటుపైన పైవైపునకు వెళ్ళుచున్నట్టి నాడి ద్వారా చిత్తము యొక్క ప్రతి అంశమును క్రమముగా జయించుచు భ్రుకుటి మధ్య భాగమునందు ప్రాణములను నిలిపించి అతి సావధాన చిత్తుడైన అనగా పరమాత్మ స్వరూపమును చిత్తమునందు నింపినవాడైన బుద్ధిమంతుడైన యోగి కవిం పురాణం మొదలగు లక్షణములు కలిగియున్న ఆ దివ్య అనగా చేతనత్వ రూపమున సర్వ వ్యాపకుడైన ఆ పరమ పురుషుని పొందును. ఇలా అయినప్పటికీ భగవంతుడు ముందు చెప్పబడినటువంటి ఉపాయముల ద్వారా పొందయోగ్యమైన మరియు ఇవేదవిదో వదంతి మొదలగు విశేషణముల ద్వారా వర్ణించదగియున్న బ్రహ్మ పదార్థమును ప్రతిపాదించుచున్నారు. 8.11 యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాహ యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అనగా ఓ గార్గి, బ్రాహ్మణులైనవారు అనగా బ్రహ్మతత్వమును బాగుగా ఎరిగినవారు ఈ అక్షరమైన పదార్థమునే వర్ణించుచుందురు. యద్ అక్షరం నక్షరతి ఇతి అక్షరం అవినాశి వేదవిదో వేదార్థజ్ఞ వదంతి తద్వా ఏతదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి. 8.2003 చు బ్రౌ ఊ ఈ శృతిననుసరించి వేదము యొక్క పరమార్థమును ఎరింగిన మహనీయులు విద్వాంసులు ఏ అక్షర పదార్థమును గురించి అనగా దేనికి త్రికాలములేయందును నాశము లేదో అటువంటి పరమాత్మతత్వమును గురించి అది స్థూలమైనది కాదు సూక్ష్మమైనది కూడా కాదు అని సర్వవిధ విశేషణములను నిరాకరించి వర్ణించుచుందురో సర్వ విశేష నివర్తకత్వేన అభివదంతి అస్థూలమనను బ్రూడట్. 8.2003 మొదలగునవి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 183 మరియు యవని యొక్క ఆసక్తి పూర్తిగా నశించిపోయినదో అటువంటి వీతరాగుడు మరియు నిరంతరము ప్రయత్నశీలుడైన సన్యాసి యథార్థమైన జ్ఞానము కలిగిన తదనంతరము దేనియందు ప్రవేశించునో మరియు అక్షరతత్వమును ఎరుంగగోరువారు అనగా సాధకులు గురువులనాశ్రయించి ఆశ్రమములయ్యందుండి బ్రహ్మచర్యమును అవలంబించి సాధన చేయుచుందురు. ఈ అక్షరము అనుపదము అనగా స్థితిని పొంస్థానము నేను ఇప్పుడు నీకు సంక్షిప్తముగా చెప్పెదను వినుము. పూర్వము సత్యకాముడు అను సాధకుడు అడిగినప్పుడు పిప్పలాదుడను ఋషి ఇట్లు చెప్పియున్నాడు. సత్యకాముడు గురువునుద్దేశించి ఓ భగవత్స్వరూప, మనుష్యులయందు ఒకానొకడు స్థూలదేహత్యాగ పర్యంతము ఓంకారమును చక్కగా ధ్యానించుచుండిన ఏడల అతడు ఆ సాధన ద్వారా స్థూలదేహత్యాగానంతరము ఎటువంటి లోకమును పొందును అని అడుగగా అప్పుడు ఆ మహర్షి, ఓ సత్యకామ, ఈ ఓంకారమే నిస్సందేహముగా పరబ్రహ్మమే మరియు ఇదియే అపర బ్రహ్మము కూడాను అని చెప్పియున్నాడు. ఈ విధముగా విషయమును ఆరంభించి మరల ఎవ్వడైనా సరే ఈ మూడు మాత్రలు కలిగియున్న ఆ మా ఓం అను అక్షరమును ధ్యానించుట ద్వారా ఆ పరమపురుషునే ఉపాసించుచుండును ప్రశ్నోపనిషత్తునందు అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్ ఇతి చ ఉపక్రమ్య సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్య చరంతి తత్తేపదం సంగ్రహేణ బ్రవీమ్యో మిత్యేతత్ చు. కఠోపనిషత్తు 1:2-14-15 ఇత్యాదిభ్యః చ వచనేః, అనగా ధర్మము కంటే విలక్షణముగా ఏది ఉన్నదో మరియు అధర్మము కంటే గూఢ విలక్షణముగా యున్నదో, ఈ విధముగా ఆరంభించి మరల సమస్తమైన వేదములు ఏ పరమపదమును గురించి వర్ణించుచున్నవో మరియు సమస్త తపములు దేనిని గురించి చెప్పుచున్నవో మరియు ఏ పరమపదమును పొందగోరువారు బ్రహ్మచర్య వ్రతమును పాటించున్నారో అట్టి ఆ పరమపదమును గురించి నీకు నేను సంక్షిప్తముగా చెప్పెదను. అది ఓమాన అక్షరము. ఇదియే కఠోపనిషత్తు నందు చెప్పబడినది. పరబ్రహ్మమునకు వాచ్యార్థమును చెప్పునదైయున్నందున మరియు ప్రతిమ వలె దానికి ప్రతీక చిహ్నము గుర్తు గాయున్నందున మందులు అనగా మందబుద్ధి గలవారు మరియు మధ్యమ బుద్ధి గల సాధకుల కొరకు పరబ్రహ్మ పరమాత్మను పొందుటకు సాధన రూపముగా చెప్పబడినదో ఆ ఓంకారము యొక్క ఉపాసన కాలాంతరమునందు ముక్తి రూపమైన ఫలమును ఇచ్చునదైయున్నదని చెప్పబడినది. ఇచ్చటగూడ కవిం పురాణమను శాసితారం యదక్షరం వేదవిదో వదంతి ఈ విధముగా ప్రతిపాదించిన పరబ్రహ్మ ప్రాప్తికి పైన చెప్పబడినట్లుగా ఉపాయ సాధనమైన శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం ఓంకారము కాలాంతరమందు ముక్తి రూపమైన ఫలమును కల్పించినట్టి ఆ ఉపాసనయే యోగధారణా సహితముగా చెప్పవలసి యున్నది. మరియు దానిని చెప్పు సందర్భమునందే తోచు అనేక విషయములు కూడా చెప్పవలసి యున్నవి. అందుకొరకై ముందు చెప్పబోవు గ్రంథము ఆరంభించబడుచున్నది. 8.12 సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధన్యాధాయాత్మన ప్రాణమాస్తితో యోగధారణ, అనగా సమస్త ద్వారములను అనగా విషములను కల్పించినటువంటి ద్వార రూపములుగా యున్న సమస్త ఇంద్రియ గోడకములను సంయమించి మరియు మనస్సును హృదయకమలము నందు నిలిపి ఉంచి అనగా సంకల్ప వికల్పములను కలుగనీయక అటుపైన వశమునందుంచుకోబడిన మనస్సు యొక్క సహాయముతో హృదయము నుండి పైకి పోవుచుండు నాడి ద్వారా పైకి ఎక్కి తమ ప్రాణములను తల నుదుటి ఎండు స్థిరపరచి యోగధారణను నిలిపి ఉంచుటకై ప్రయత్నించు సాధకుడు పరమగతిని అనగా మోక్షమును పొందును. ముందు శ్లోకమును కూడా దీనితో కలిపి చూడుము. అచ్యుతనే అనగా మస్తకమునందే ప్రాణములను స్థిరముగా ఉంచి బ్రహ్మ వ్యాహరన్మామను స్మరన్ యహ ప్రయాతి త్యజందిహం సయాతి పరమాం గతిం. 8.13 ఓమిత్యేకాక్షరం, అనగా ఓమను ఈ ఒక్క అక్షరరూపమైన బ్రహ్మ యొక్క అనగా బ్రహ్మ యొక్క స్వరూపమునకు ప్రతీకైన ఓంకారమును ఉచ్చరించుచు మరియు దాని యొక్క అర్థరూపమైన ఈశ్వరుడగు నన్ను ధ్యానించుచు ఏ పురుషుడు తన స్థూలదేహమును త్వజించి పరలోకమునకు పయనమైపోవునో అతడు ఈ విధముగా స్థూలదేహమును త్యజించి వెళ్లువాడు పరమగతిని పొందును. ఇచ్చట త్యజందేహం అను పదము అనగా విశేషణము మరణమును సూచించుటకై చెప్పబడినది. కాని అభిప్రాయమేమనా దేహత్యాగముతో ఆత్మకు మరణము సంభవించును గాని స్వరూపమునకు నాశము కలుగదు. ఆత్మేనగా దేహమునందున్న చైతన్యము సముద్రమునందు నీటితో నిండియున్న ఘటము పగిలినప్పుడు ఘటజలము నశించును గాని అసలు జలము నశించదు. ఘటజలము మహాజలరూపమును దాల్చును. మరియు 8.14 అనన్యచితాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనగా అనన్య చిత్తుడు అనగా ఎవని చిత్తము ఇతరమైన ఏ విషయమును తలంచక కేవలము నన్నే స్మరించుచూ ఉండునో అట్టి చిత్తము గల యోగి సర్వవా నిరంతరము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం ప్రతిక్షణము పరమేశ్వరుడనైన నన్నే స్మరించుచుండునో ఇచ్చట సతతం అను శబ్దము ద్వారా నిరంతరము అనగా తెంపులేనటువంటి అను అర్థము చెప్పబడినది. మరియు నిత్యశ అను శబ్దము ద్వారా అనంతకాలము వరకు అనుభావము చెప్పబడినది. అందువలన 6 మాసములో లేక 1 సంవత్సరకాలమో లేక జీవన పర్యంతమో ఎవడు నన్ను స్మరించుచుండునో అని తాత్పర్యము. అటువంటి నత్య సమాధియందున్న యోగికి నేను అత్యంత సులభముగా లభించదను. అనగా అట్టి యోగికి నేను అనాయాసముగా లభింతును. యథార్థమైన స్థితి ఇట్లున్నది గావున ప్రతి మానవుడు నాయందే చిత్తము గలవాడై సర్వకాల సర్వావస్థలయందును మనస్సును నాయందే లగ్నము చేసి ఉంచుకొనవలేయును. ప్రశ్న, తమరు సులభముగా లభించినందువలన కలుగు ఫలమేమి? సమాధానము, నన్ను సులభముగా పొందినందువలన ఇట్టి ఫలము కలుగునో చెప్పెదా వినుము. 8.15 ఓ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. అనగా ఈశ్వరుడైన నన్ను పొంది అనగా నా భావమును పొందిన ఆ మహాత్ములు తిరిగి స్థూల సూక్ష్మకారణ దేహాదులను అనగా తిరిగి జన్మమును పొందరు. ఏ విధమైన పునర్జన్మను పొందరు అను విషయమును విశదపరచుచూ చెప్పుచున్నారు. ఆధ్యాత్మికము మొదలగు దుహకములకు ఆలవాలమైన అనగా ఆధార రూపమైన అనగా సర్వవిధ దుహకములు దేనియందుండునో కేవలము దుహకములకు కేంద్రమగుటయేగాక అశాశ్వతమైనదియు అయి ఉన్నదో అనగా దేని యొక్క స్వరూపము స్థిరమైనది కాదో అటువంటి పునర్జన్మను మోక్షరూపమైన పరమస్థితిని పొందిన మహాత్ములు సన్యాసులు పొందరు. కాని ఎవరు నన్ను పొందరో వారు మాత్రము తిరిగి ప్రపంచమును పొందుదురు. అయితే మిమ్ములను తప్ప ఇతర స్థానములను పొందువారు తిరిగి సంసారమున పొందుదురా అన్నచో చెప్పుచున్నారు. 8.16 ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అనగా దేనియందు ఈ ప్రపంచమందలి ప్రాణులన్నీ రూపములు దాల్చి కొంతకాలము పాటు తమ జీవిత వ్యాపారమును సాగించుచున్నవో ఆ ప్రపంచమును భువనము అని అనుచున్నారు. బ్రహ్మ నివసించు లోకము బ్రహ్మభువన మనబడుచున్నది. అర్జున, బ్రహ్మలోక పర్యంతము అనగా బ్రహ్మలోకముతో సహా సమస్త లోకములు పునరావృత్తి. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 186. కలిగియున్నవి అనగా కొంతకాలము ఉన్నట్లుగా తోచి మరికొంతకాలము లేకుండా పోయి మరల తిరిగి వచ్చి ఉన్నట్లుగా తోచుచుండును. కాని ఎవడు నన్ను పొందునో అతనికి ఆ పునరావృత్తి కలగదు. బ్రహ్మలోకముతో సహా సమస్త లోకములకు పునరావృత్తి కలిగి ఉండుటకు కారణమేమి అన్నచో అవి కాలమునకు లోబడియున్నవి. అందుచేత కాలముతో పాటు వచ్చుచూ పోవుచు అనగా కలుగుచూ గుప్తమగుచూ ఉండును. కాలముతో ఈ లోకములకు పరిచ్ఛిన్నత్వము ఇట్లు కలుగుచున్నది అని అన్నచో చెప్పుచున్నారు. యుగపర్యంత మహర్యద్బ్రహ్మణో విదుహ రాత్రిం యుగ సహస్రాంతాంతే 2 హోరాత్ర విదో జనాహ. 8.17 సహస్ర అనగా బ్రహ్మద్ ప్రజాపతి అనగా విరాట్టు యొక్క 1 దినమును 1000 సంవత్సరములు గడువు కలదిగా అనగా ఏది 1000 సంవత్సరముల కాలమందు అంతమందునో దానిని అట్లు తలంచెదరు. మరియు బ్రహ్మ యొక్క 1 రాత్రిని కూడా సహస్ర యుగములు కాలము కలిగినదిగా అనగా పగలువలెనే తలంతురు తలంచుచున్నారు అన్నచో ఇట్లు చెప్పుచున్నారు. ఆ పగలు మరియు రాత్రిల యొక్క తత్వమును ఎరింగినవారు అనగా కాలము యొక్క పరిమాణమును ఎరింగినటువంటి యోగులు అలా ఎరుంగుదురు. ఈ విధముగా కాలముతో పరిచ్ఛిన్నత్వము వేరుగా తొలగిపోవుట కలుగుచున్న కారణముగా ఆ లోకముల నీయు పునరావృత్తి స్వభావము కలిగియున్నవే అయి ఉన్నవి. అలా అని ఎవరు ప్రజాపతి యొక్క పగలు మరియు రాత్రులేందు ఏమి జరుగుచుండునో ఆ విషయమును చెప్పుచున్నారు. 8.18 అవ్యక్తాప్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్రాగమే ప్రళీయంతే తత్రేవ వ్యక్త సంధ్యకే, అనగా పగటి యొక్క ఆరంభకాలము పేరు అహరాగమా అయి ఉన్నది. బ్రహ్మ యొక్క దినము పగలు యొక్క ఆరంభకాలమందు అనగా బ్రహ్మ యొక్క ప్రబోధకాలమందు అవ్యక్తము నుండి ప్రజాపతి యొక్క నిద్రావస్థ నుండి సమస్తమైన వ్యక్తులు స్థావర జంగమ రూపములు గల సమస్త ప్రజలు అనగా ప్రాణులు ఉత్పన్నమగుచున్నవి అనగా స్థూల రూపమును పొందుచున్నవి అనగా ప్రకటితమగుచున్నవి వ్యక్తమగు పదార్థములన్నీ వ్యక్తములు లేక వ్యక్తులు అనబడుచున్నాయి. అటు తరువాత రాత్రి కలిగినప్పుడు బ్రహ్మము నిద్రించు కాలమునందు ఆ పైన చెప్పబడిన అవ్యక్తమనబడు ప్రజాపతి యొక్క నిద్రావస్థయందు సమస్త ప్రాణులు లీనమైపోవును. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 18. చేయని కర్మల ఫలము ప్రాప్తించుట మరియు చేసిన కర్మల యొక్క ఫలము లభించకపోవుట అను దోషమును పరిహరించుట కొరకు బంధము మరియు విముక్తి మార్గములను గురించి చెప్పు శాస్త్ర వాక్యముల యొక్క రుజుత్వమును సార్థకపరచుట కొరకు మరియు అవిద్య మొదలగు 5 దోహకకారకములైన కర్మ సంస్కారముల యందు చిక్కుకొని పరాధీనమైన ప్రాణి సముదాయము పుట్టుట చచ్చుటయను దోహకమును అనుభవించుచున్నది. వీటినన్నింటినీ సప్రమాణముగా వివరించి ప్రపంచము పట్ల వైరాగ్య భావమును కలిగించుటకై ఈ క్రింది విధముగా చెప్పుచున్నారు. 8.19 భూతగ్రామః సయేవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రాగమే 2వసః పార్టీ ప్రభవత్యః రాగమే, అనగా మొదటి కల్పమునందున్నదే తిరిగి 2వ కల్పమునందురాదు. ఈ స్థావర జంగమ అనగా జడచేతన రూపమున ఉన్న భూతముల యొక్క సముదాయము బ్రహ్మ యొక్క పగలుతో ఆరంభమై పగటి యొక్క అంతమునందు బ్రహ్మ యొక్క రాత్రి ఆరంభమైనప్పుడు పరాధీనత్వమును పొందనదానివలె ప్రతిసారి జన్మమరణములను అనగా స్థితిలయములను పొందుచుండును. ఏ అక్షరమైన దానిని గురించి ఇంతకు పూర్వము కొంచెము చెప్పబడినదో దానిని పొందు ఉపాయము ఓ మిథ్యేకాక్షరం బ్రహ్మ మొదలగు పదముల ద్వారా చెప్పబడినది. ఇప్పుడు ఆ అక్షర పదార్థము యొక్క స్వరూపమును గురించి చెప్పదలంచి ఈ క్రింది విధముగా చెప్పబడుచున్నది. అదే మన యోగమార్గము ద్వారా ఫలానా వస్తువు లేక తత్వము లభించునని చెప్పబడుచున్నది. 8.20 పరస్తస్మాత్తు భావో 2నయో 2వయక్తో 2వయక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి, అనగా ఇచ్చటతు అను శబ్దము ముందు వర్ణించబోవు అక్షరము యొక్క ఇంతకు పూర్వము చెప్పబడిన అవ్యక్తము కంటే విలక్షణత్వము కలిగియున్నదని తెలియజెప్పుటకు చెప్పబడినది. ఆ వ్యక్తము యొక్క భావము అనగా అక్షర నామకమైన పరబ్రహ్మ పరమాత్మ పూర్తిగా భిన్నతత్వము లేక స్వభావము గలవాడు. దేనికంటే విలక్షణత్వము గలవాడు అన్నచో ఇంతకు పూర్వము చెప్పబడిన అవ్యక్తము కంటే భిన్నత్వము కలిగియున్నప్పటికీ ఏదో ఒక విధమైన సమానత్వము కలదా? ఎన్నచో ఈ శంకను తొలగించుట కొరకే ఇట్లు చెప్పుచున్నారు. ఎట్లనగా ఇంద్రియములకు గోచరించినటువంటి అవ్యక్త భావము వేరుగా ఉండియున్నది అనగా పూర్తిగా విలక్షణత్వము కలిగియున్నది. 1. దానికంటే భిన్నత్వము కలిగియున్నది అని చెప్పియున్నారు. అయితే అది దేనికంటే భిన్నత్వము కలిగియున్నది? శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 188. అది ఇంతకు పూర్వము చెప్పబడిన భూత సముదాయమునకు బీజరూపముగా నగా కారణరూపముగా అవిద్యారూపమైన అవ్యక్తము కంటే భిన్నముగా అనగా విలక్షణత్వము లిగియున్నది. ఇటువంటి ఏ సనాతన భావము అనగా అనాదిగా కలిగియున్న భావము ఇవున్నదో అది బ్రహ్మ మొదలగు సమస్త ప్రాణులు నశించినప్పటికీ అది అనగా అక్షరమైనది నశించదు.